అత తృతీయాష్టక ప్రథమ ప్రశ్న ప్రారంభ. పాతు కృత్తికా నక్షత్రం దేవమింద్రియం ఇదమాసాం విచక్షణం హవిరాసం జుహోతన యస్య భాంతి రశ్మయో యస్య కేతవః యస్యేమా విశ్వా భువనాని సర్వా సకృత్తికాభిరభిసంవసానః అర్ణ్యర్నో దేవః సువితే దధాతు ప్రజాపతే రోహిణే వేతు పత్నీ విశ్వరూపా బృహతే చిత్రభానుః సా నో యజ్ఞస్య సువితే దధాతు యథా జీవేమ శరదః సవీరాః రోహిణీ దేవ్యుదగాత్ పురస్తాత్ విశ్వారూపాణి ప్రతిమోదమానా ప్రజాపతికిం హవిషా వర్ధయంతి ప్రియా దేవానాముపజాతు యజ్ఞం సోమో రాజా మృగశీర్షేణ ఆగన్ శివన్నక్షత్రం ప్రియమస్య ధామ ఆప్యాయమానో బహుధా జనేషు రేతః ప్రజాం యజమానే దధాతు యత్తే నక్షత్రం మృగశీర్షమస్తి ప్రియగం రాజన్ ప్రియతమం ప్రియాణాం తస్మై తే సోమ హవిషా విధేమ షన్నజేధి ద్విపదేశం చతుష్పదే ఆర్ద్రయా రుద్రః ప్రథమానజేతి శ్రేష్టో దేవానాం పతిరగ్నియానాం నక్షత్రమస్య హవిషా విధేమ మానః ప్రజాగుమ్రీర్షణ్మోత వీరాన్ ఏతి రుద్రస్య పరిణో వృణక్తో ఆర్ద్రా నక్షత్రం జుషతాగుం హవిర్నః ప్రముంచమానో దురితాని విశ్వా అపాఘషగుం సన్నుదతామరాతిం పునర్నో దేవ్యజితి స్పృణోతు పునర్వసూనః పునరేతాన్యజ్ఞం పునర్నో దేవా అభియంతు సర్వే పునః పునర్వో హవిషా యజామః ఏవాన దేవ్యదితిరనర్వా విశ్వస్య భర్త్రే జగతః ప్రతిష్ఠా పునర్వసో హవిషా వర్ధయంతి ప్రియం దేవానామప్యేతు పాథః బృహస్పతిః ప్రథమం జాయమానః తిష్యన్ నక్షత్రమభిసంబభూవ శ్రేష్ఠో దేవానాం పృతనాసు విష్ణుః దిశో ను సర్వాభయన్నో అస్తో తిష్యః పురస్తాదుతమధ్యతో నః బృహస్పతిర్నః పరిపాతు పశ్చాత్ బాధేతాన్ ద్వేషో అభయం కృణుతాం సువీర్యస్య పతయస్యామ ఇదగుం సర్పేభ్యో హవిరస్తు జుష్టం ఆశ్రేషా ఏషామనుయంతి చేతః యే అంతరిక్షం పృథివీం క్షియంతి తేన సర్పాసో హవమాగమిష్ఠాః యే రోచనే సూర్యస్యాపి సర్పాః యే దివం దేవే మనసంచరంతి ఏషామాశ్రేష అనజంతి కామం ఏభ్యః సర్పేభ్యో మధుమజ్జుహోమి ఉపహూతాః పితరో యే మఘాసు మనోజవసః సుకృతః సుకృత్యాః తేనో నక్షత్రే హవమాగమిష్ఠాః స్వధాభిర్యజ్ఞం ప్రయతం జుషంతాం యే అగ్నిదగ్ధా యేనగ్నిదగ్ధాః ఏమం లోకం పితరః క్షియంతి యాదిశ్చ విద్మయాగుం ఉచన ప్రవిద్మ మఘాసు యజ్ఞగుం సుకృతం జుషంతాం గవాం పతిః ఫల్గుణే నామసి త్వం అదర్యమన్ వరుణమిత్రచారు తన్వాజగుం సరితారగుం సమీనాం జీవా జీవంతముపసంవిశేమ ఏనేమా విశ్వా భువనాని సంజితా యస్య దేవా అనుసంయంతి చేతః అర్యమా రాజా జరస్తు విష్మాన్ ఫల్గుణీనా వృషభోరో రవీతి శ్రేష్ఠో దేవానాం భగవో భగాసి తత్వా విదుః ఫల్గుణే స్వస్య విత్తాత్ అస్మభ్యం క్షత్రమజరగుం సువీర్యం వోమదశ్వవదుపసన్ను దేహ భగోహ దాతా భగజిత్ ప్రదాతా భగో దేవీ ఫల్గునీరావివేశ భగస్యేత్తం ప్రసవంగమేమ యత్ర దేవైః సధమాదం వదేమ ఆయాతు దేవః సవితోపజాతు హిరణ్యజేన సువృతారథేన వహనిహస్తగం సుభగం విద్మనాపసం ప్రయచ్చంతం పపురిం పుణ్యమచ్చ హస్త ప్రయచ్చత్వమృతం వసీయ దక్షిణేన ప్రతిగృభ్ణీమయేనత్ దాతారమద్య సవితా విదేయ యో నో హస్తాయ ప్రసువాతి యజ్ఞం త్వష్టా నక్షత్రమభ్యేతి చిత్రాం సుభగం ససంయుగతికిం రోచమానాం నివేశయన్నమృతాన్ మర్త్యాదిశ్చ రూపాణి పిగుంషన్ భువనాని విశ్వా తన్నస్త్వష్టా తదు చిత్రా విచష్టాం తన్నక్షత్రం భూరిదా అస్తు మహ్యం తన్నః ప్రజాం వీరవతీగుం సనోతు గోభిర్నో అశ్వైః సమనక్తు యజ్ఞం వాయుర్నక్షత్రమభ్యేతి నిష్ట్యా తిగ్మశృంగో వృషభోరోరువాణః సమీరయన్ భువనామాదరిష్వా అపద్వేషాగుంసి నుగతామరాదీః తన్నో వాయుస్తదునిష్ట్యా శృణోత్ తన్నక్షత్రం భూరిదా అస్తు మహ్యం తన్నో దేవాసో అనుజానంతు కామం యథాతరే మధురితాని విశ్వా దూరమస్మచ్చత్రవోయంతు భీతాః తదింద్రాగ్నేకృణుతాం తద్విశాఖే తన్నో దేవా అనుమదంతు యజ్ఞం పశ్చాత్పురస్తాదభయన్నో అస్తు నక్షత్రాణామధిపత్నీ విశాఖే శ్రేష్ఠావింద్రాగ్నే భువనస్య గోపౌ విశోచ శత్రూనపబాధమానౌ అపక్షుధన్నుగతామరాతిం పూర్ణా పశ్చాదుత పూర్ణా పురస్తాత్ ఉన్మధ్యతః పూర్ణమాసీ జిగాయ తస్యాం దేవా అధిసంవసంతః ఉత్తమేనాచ ఇహమాదయంతాం వృద్ధి సువర్చాయువతిస్ సజోషా ఆహ పౌర్ణమాశ్చిదగాచ్చోభమానా ఆప్యాయజంతి దురితాని విశ్వా పురందుహాయజమానాయజ్ఞం వృద్ధ్యాస్మహవ్యేర్నమసోపసద్య మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్ వీరాః చిత్రం నక్షత్రముదగాత్ పురస్తాత్ అనురాధా స ఇతి యద్వదంతి తన్మిత్రయేతి పథిభిర్దేవయానైః హిరణ్యయైర్వితతైరంతరిక్షే ఇంద్రో జ్యేష్ఠామను నక్షత్రమేతి యస్మిన్ వృత్రం వృత్రతోర్యే తతార తస్మిన్ వయమమృతం దుహానాః క్షుధంతరే మధురితిం దురిష్టిం పురందరాయ వృషభాయ ధృష్ణవే అషాఢాయ సహమానాయ మేఘుషే ఇంద్రాయ జ్యేష్ఠా మధుమద్దుహానా పురం కృణోతి యజమానాయ లోకం మూలం ప్రజాం వీరవతీం విదేయ పరాచ్యేతు నిరృతిః పరాచా లోభిర్నక్షత్రం పశుభిః సమక్తం అహర్భూజాద్యజమానాయ మహ్యం అహర్నో అర్ధ్యసువితే దధాతు మూలన్నక్షత్రమితి యద్వదంతి పరాచీం వాచా నిర్వృతిన్నుదామి శివం ప్రజాయై శివమస్తు మహ్యం యా దివ్యా ఆపః పయసా సంబభూవుః యా అంతరిక్ష ఉత పార్థివీర్యాః యా సామషాఢా అనుజంతి కామం తాన ఆపశ్యగ్రస్యో నాభవంతు యాశ్చకోప్యాయాశ్చ నాద్యాః సముద్ర్యాః యాశ్చ వేషంతే ఋతప్రాసచీర్యాః యా సామషాఢా మధుభక్షయంతి తాన ఆపశ్యగ్రస్యో నాభవంతు తన్నో విశ్వే ఉపశృణ్వంతు దేవాః తదషాఢా అభిసంయంతు యజ్ఞం తన్నక్షత్రం వృథతాం పశుభ్యః కృషిర్వృష్టిర్యజమానాయ కల్పతాం శుభ్రాః కన్యాయువతయః సుపేషసః కర్మకృతః సుకృతో వీర్యావతీః విశ్వాన్ దేవాన్ హవిషా వర్ధయంతీః అషాఢాః కామముపయాంతు యజ్ఞం యస్మిన్ బ్రహ్మాభ్యజయత్ సర్వమేతత్ అముంచ లోకమిదముచ సర్వం తన్నో నక్షత్రమభిజిద్విజిత్య శ్రియం దధాత్వహృణీయమానం ఉభౌ లోకౌ బ్రహ్మణా సంచితేమౌ తన్నో నక్షత్రమభిజిద్విచష్టాం తస్మిన్ వయం వృతనాః సంజయేమ తన్నో దేవాసో అనుజానంతు కామం శృణ్వంతి శ్రోణామృతస్య గోపాం పుణ్యామస్యా ఉపశృణోమి వాచం మహీం దేవీం విష్ణుపత్నీమజోర్యాం ప్రతీచీ మేనాగం హవిషా యజామః త్రేధా విష్ణురుగాయో విచక్రమే మహీం దివం పృథివీమంతరిక్షం తచ్చ్రోణైతి శ్రవగిచ్ఛమానా పుణ్యగ్శ్లోకం యజమానాయ కృణ్వతి అష్టౌ దేవా వసవః సోమ్యాసః చతస్రో దేవీ రజరాశ్రవిష్ఠాః తే యజ్ఞం పాహంతు రజసః పరస్తాత్ సంవత్సరేణమృతగ్ స్వస్తి యజ్ఞం నః పాంతు వసవః పురస్తాత్ దక్షిణతోభియంతు శ్రవిష్ఠాః పుణ్యం నక్షత్రమభిసంవిశామ మానో అరాతిరఘశగుంసాగన్ క్షత్రస్య రాజా వరుణోధిరాజః నక్షత్రాణాగుంశతభిషగ్వసిష్ఠః తౌ దేవేభ్యః కృణుతో దీర్ఘమాయుః శతగుం సహస్రాభేషజాని ధత్తః యజ్ఞం నో రాజా వరుణ ఉపజాతో తన్నో విశ్వే అభిసంయంతు దేవాః తన్నో నక్షత్రగుం శతభిషగ్జుషాణం దీర్ఘమాయుః ప్రతిరద్భేషజాని అజగేకపాదుదగాత్ పురస్తాత్ విశ్వాభూతాని ప్రతిమోదమానః తస్య దేవాః ప్రసవయ్యంతి సర్వే ప్రోష్ఠపదాసో అమృతస్య గోపాః విభ్రాజమానః సమిధాన ఉగ్రః ఆంతరిక్షమరుహజగంద్యాం తగంసోర్గం దేవమజమేకపాదం ప్రోష్ఠపదాసో అనుయంతి సర్వే అహిర్బుద్ధియః ప్రథమానయేతి శ్రేష్ఠో దేవానామృతమానుషాణాం తం బ్రాహ్మణాః సోమపాః సోమ్యాసః ప్రోష్ఠపదాసో అభిరక్షంతి సర్వే చత్వారయేకమభికర్మ దేవాః ప్రోష్ఠపదాస ఇదియాని వదంతి తే బుద్ధ్నియం పరిషద్యగ్స్తువంతః అహిగుం రక్షంతి నమసోపసద్య ఊషారేవత్యన్వేతి పంథాం ముష్లిపతి పశుపావాజపస్త్యౌ ఇమాని హవ్యా ప్రయతాజుషాణా సుగైర్నోయానైరుపజాతాం యజ్ఞం క్షుద్రాన్ వశోన్ రక్షతు రేవతీనః గావో నో అశ్వాగుం అన్వేతు పూషా అన్నగుం రక్షంతో బహుధా విరూపం వాజగుం సనుతాం యజమానాయ యజ్ఞం తదశ్వినావశ్వజుజోపజాతాం శుభంగమిష్ఠౌ సుయమేభిరశ్వైః సన్నక్షత్రగం హవిషా యజంతౌ మధ్వా సంతృక్తౌ యజుషా సమక్తౌ యౌ దేవానాం భిషజౌ హవ్యవాహౌ విశ్వస్య దూతావమృతస్య గోపౌ తౌ నక్షత్రం జుజుషాణోపజాతాం నమోశ్వభ్యాం కృణమోశ్వజుభ్యాం అపపాప్మానం భరణేర్భరంతు తద్యమో రాజా భగవాన్ విచష్టాం లోకస్య రాజా మహతో మహానిహి సుగన్నః పంథామభయం కృణోతు యస్మిన్నక్షత్రే యమయేతి రాజా యస్మిన్నేనమభ్యషించంత దేవాః తదస్య చిత్రగం హవిషా యజామ అపపాప్మానం భరణేర్భరంతు నివేశనీయత్తే దేవా అదధుః నవో నవో భవతి జాయమానో యమాదిత్యా అగుంశుమాప్యాయయంతి ఏ విరూపే సమనసా సంయయంతి సమానంతం త్వం పరితాతనాతే విభో ప్రభో అనుభో విశ్వతో హువే తేనో నక్షత్రే హవమాగమేతం వయం దేవీ బ్రహ్మణా సంవిధానాః సురత్నాసో దేవవీతిం దధానాః అహోరాత్రే హవిషా వర్ధయంతః అతిపాప్మానమతిముక్త్యాగమేమ ప్రత్యవదృశ్యాయతి ఇచ్ఛంతి దుహితా దివః అవో మహీ వృణుతే చక్షుషా తమో జ్యోతిష్కృణోతి సూనరీ ఉదుశ్రియాః సచతే సూర్యః స చా ఉద్యం నక్షత్రమచ్చిమత్ తవేదృషోర్యుషి సూర్యస్య చ సంభక్తే నగమేమహి తన్నో నక్షత్రమచ్చిమత్ భానుమత్తేజ ఉచ్చరత్ ఉపయజ్ఞమిహాగమత్ ప్రణక్షత్రాయ దేవాయ ఇంద్రాయేందుకుం హవామహే సనస్సవితాసు వత్సనిం ఉష్టిదాం వీరవత్తమం ఉదుత్యం చిత్రం అదితిర్న కురుష్యతు మహీమూషు మాతరం ఇదం విష్ణుః ప్రదద్విష్ణుః అగ్నిర్మూర్ధా భువః అనునోద్యానుమతిరన్విదనుమతే త్వం హవ్యవాహగ్స్విష్టం అగ్నిర్వాకామయత అన్నాదో దేవానాగస్యామితి సజేతమగ్నయే కృత్తికాభ్యః పురోడాశమష్టాకపాలం నిరవవత్ తతో వీసోన్నాదో దేవానామభవత్ అగ్నిర్వై దేవానామన్నాదః యథా హవా అగ్నిర్దేవానామన్నాదః ఏవగం హవా ఏష మనుష్యాణాం భవతి య ఏతేన హరిషా యజతే యగుచైన దేవం వేద సోత్ర జుహోతి అగ్నయే స్వాహ కృత్తికాభ్య స్వాహ అంబాయై స్వాహ దులాయై స్వాహ నిరత్నే స్వాహ భ్రజంత్యై స్వాహ మేఘజంత్యై స్వాహ వర్షజంత్యై స్వాహ క్షుపణీకాయై స్వాహేతి ప్రజాపతిః ప్రజా అసృజత తా అస్మాత్ సృష్టాః పరాచీరాయన్ సాకుం రోహిణీమభ్యధ్యాయత్ సోకామయత ఉపమావర్తేత సమేనయా గచ్చేయేతి స ఏతం ప్రజాపతయే రోహిణ్యై చరున్నిరవపత్ తతో వై సాతముపావర్తత సమేనయా గచ్చత ఉపహవా ఏనం ప్రియమావర్తతే సంప్రియేణ గచ్చతే య ఏతేన హర్షా యజతే యౌచైన దేవం వేద సోత్ర జుహోతి ప్రజాపతయే స్వాహ రోహిణ్యై స్వాహ రోచమానాయై స్వాహ ప్రజాభ్య స్వాహేతి సోమో వా అకామయత ఓషధీనాగుం రాజ్యమభిజయేయమితి స ఏతగుం సోమాయ మృగశీర్షాయ శ్యామాకంచరుం పయసి నిరవపద్ తతో వై స ఓషధీనాగుం రాజ్యమభ్యజయత్ సమానానాగుం హవై రాజ్యమభిజయతి య ఏతేన హవిషా యజతే యౌచైన దేవం వేద సోత్ర జుహోతి సోమాయ స్వాహ మృగశీర్షాయ స్వాహ ఇంబకాభ్య స్వాహౌషధేభ్య స్వాహ రాజ్యాయ స్వాహాభిజిత్యే స్వాహ రుద్రవా అకామయత పశుమాన్ శ్యామితి స ఏతగుం రుద్రాయార్ద్రాయై ప్రయ్యంగమం చరుం పయసి నిరపపద్ తతో వై స పశుమానభవత్ పశుమాన్ హవై భవతి య ఏతేన హవిషా యజతే యౌచైన దేవం వేద సోత్ర జుహోతి రుద్రాయ స్వాహార్ద్రాయై స్వాహ పింబమానాయై స్వాహ పశుభ్య స్వాహేతి రిక్షా వా ఇయమలోమకాసీత్ సా కామయత ఓషధేభిర్వనస్పతిభిః ప్రజాయేయేతి సైతమదిత్యై పునర్వసుభ్యాం చరుం నిరవపత్ తతో వా ఇయమోషధేభిర్వనస్పతిభిః ప్రజాయత ప్రజాయతే హవై ప్రజయా పశుభిః య ఏతేన హవిషా యజతే యౌచైన దేవం వేద సోత్ర జుహోతి అదిత్యై స్వాహ పునర్వసుభ్యాం స్వాహ భూత్యై స్వాహ ప్రజాత్యై స్వాహేతి బృహస్పతిర్వా అకామయత బ్రహ్మవర్చసే స్యామితి స ఏతం బృహస్పతయే తిష్యాయనైవారం చరుం పయసి నిరవపత్ తతో వై స బ్రహ్మవర్చస్య భవత్ బ్రహ్మవర్చసీ హవై భవతి య ఏతేన హవిషా యజతే యౌచైన దేవం వేద సోత్ర జుహోతి బృహస్పతయే స్వాహ తిష్యాయ స్వాహ బ్రహ్మవర్చసాయ స్వాహేతి దేవాసురాః సంయత్తా ఆసన్ తే దేవాః సర్పేభ్య ఆశ్రేషాభ్య ఆజ్యేకరంభన్నిరవపన్ తానేతాభిరేవ దేవతాభిరుపానయన్ ఏతాభిర్హవై దేవతాభిర్ద్విషంతం భ్రాతృవ్యముపనయతి య ఏతేన హవిషా యజతే య ఉచైన దేవం వేద సోత్ర జుహోతి సర్పేభ్య స్వాహా శ్రేషాభ్య స్వాహా దంతశూకేభ్య స్వాహేతి పితరో వా అకామయంత పితృలోకరుద్ధృయామేతి తయేతం పితృభ్యో మఘాభ్యః పురోడాశగుంషక్కపాలం నిరవపన్ తతో వైతే పితృలోక ఆర్ధ్వమన్ పితృలోకే హవారుధ్నోతి య ఏతేన హవిషా యజతే యగుచైన దేవం వేద సోత్ర జుహోతి పితృభ్య స్వాహ మఘాభ్యః స్వాహ నఘాభ్య స్వాహ గదాభ్యః స్వాహారుంధతేభ్య స్వాహేతి అర్యమా వా అకామయత పశుమాన్ స్యామితి సయేతమర్యమ్నే ఫల్గునేభ్యాం చరం నిరవపత్ తతో వై స పశుమానభవత్ పశుమాన్ హవై భవతి య ఏతేన హవిషా యజతే య ఉచైన దేవం వేద సోత్ర జుహోతి అర్యమ్నే స్వాహ ఫల్గునేభ్యాగ స్వాహ పశుభ్య స్వాహేతి భగో వా అకామయత భగే శ్రేష్ఠీ దేవానాగస్యామితి స ఏదం భగాయ ఫల్గునేభ్యాం చరం నిరవపత్ తతో వై స భగీ శ్రేష్ఠీ దేవానామభవత్ భగీ హవై శ్రేష్ఠీ సమానానాం భవతి య ఏతేన హవిషా యజతే య ఉచైన దేవం వేద సోత్ర జుహోతి భగాయ స్వాహ ఫల్గునేభ్యాగ స్వాహ శ్రేష్ఠ్యాయ స్వాహేతి సవితా వా అకామయత షణ్మే దేవాదధీరన్ సవితాస్యామితి సయేతగుం సవిత్రే హస్తాయ పురోడాశం ద్వాదశకపాలన్యరవపదాశూనాం వ్రీహీణాం తతో వై తస్మై శ్రద్దేవా అదధత సవితా భవద్ శ్రద్ధ వా అస్మై మనుష్యాదధరే సవితా సమానానాం భవతి య ఏతేన హవిషా యజతే య ఉచైన దేవం వేద సోత్ర జుహోతి సవిత్రే స్వాహా హస్తాయ స్వాహ దదతే స్వాహ ప్రణతే స్వాహ ప్రయచ్చతే స్వాహ ప్రతిగృహ్ణతే స్వాహేతి త్వష్టా వా అకామయత చిత్రం ప్రజాం విందేయేతి స ఏతం వష్ట్రే చిత్రాయై పురోడాశమష్టాకపాలం నిరవపత్ తతో వై స చిత్రం ప్రజామవిందత చిత్రకం హవై ప్రజాం విందతే య ఏతేన హవిషా యజతే య ఉచైన దేవం వేద సోత్ర జుహోతి త్వష్ట్రే స్వాహ చిత్రాయై స్వాహ చైత్రాయ స్వాహ ప్రజాయై స్వాహేతి వాయుర్వా అకామయత కామచారమేష లోకేష్వభిజయేయమితి స ఏతద్వాయవే నిష్ట్యాయై గృష్ట్యై దుగ్ధం పయో నిరవపత్ తతో వై స కామచారమేష లోకేష్వభ్యజయత్ కామచారగం హవా ఏష లోకేష్వభిజయతి య ఏతేన హవిషా యజతే య ఉచైన దేవం వేద సోత్ర జుహోతి వాయవే స్వాహ నిష్ట్యాయై స్వాహ కామచారాయ స్వాహాభిజిత్యై స్వాహేతి ఇంద్రాగ్నీ వా అకామయేతాం శ్రేష్ఠ్యం దేవానామభిజయేవేతి తావేతమింద్రాగ్నిభ్యాం విశాఖాభ్యాం పురోడాశమేకాదశకపాలం నిరవపతాం తతో వైతౌ శ్రేష్ఠ్యం దేవానామభ్యజయతాం శ్రేష్ఠ్యగుం హవై సమానానామభిజయతి య ఏతేన హవిషా యజతే య ఉచైన దేవం వేద సోత్ర జుహోతి ఇంద్రాగ్నిభ్యాగ స్వాహ విశాఖాభ్యాగ స్వాహ శ్రేష్ఠ్యాయ స్వాహాభిజిత్యై స్వాహేతి అథైతత్పౌర్ణమాస్యా ఆజ్యం నిర్భవతి కామో వై పౌర్ణమాసీ కామ ఆజ్యం కామేనైవ కామగుం సమర్థయతి క్షిప్రమేణ గుంస కామ ఉపనమతి యేన కామేన యజతే సోత్ర జుహోతి ఓర్ణమాస్యై స్వాహ కామాయ స్వాహాగత్యై స్వాహేతి. మిత్రో వా అకామయత మిత్రధేయమేషు లోకేష్వభిజయేయమితి. సయేతం మిత్రాయానూరాధేభ్యశ్చరం నిరవపద్. తతో వై సమిత్రధేయమేషు లోకేష్వభ్యజయత్. మిత్రధేయగం హవా ఏషు లోకేష్వభిజయతి. య ఏతేన హవిషా యజతే య ఉచైన దేవం వేద సోత్ర జుహోతి. మిత్రాయ స్వాహానూరాధేభ్య స్వాహ. మిత్రధేయాయ స్వాహాభిజిత్యై స్వాహేతి. ఇంద్రో వా అకామయత జ్యేష్ఠ్యం దేవానామభిజయేయమితి. స ఏతమింద్రాయ జ్యేష్ఠాయై పురోడాశమేకాదశకపాలం నిరవపన్ మహావ్రీహీణాం. తదో వై స జ్యేష్ఠ్యం దేవానామభ్యజయత్. జ్యేష్ఠ్యగం హవై సమానానామభిజయతి. య ఏతేన హవిషా యజతే య ఉచైన దేవం వేద సోత్ర జుహోతి. ఇంద్రాయ స్వాహ జ్యేష్ఠాయై స్వాహ. జ్యేష్ఠ్యాయ స్వాహాభిజిత్యై స్వాహేతి. ప్రజాపతిర్వా అకామయత మూలం ప్రజాం విందేయేతి. స ఏతం ప్రజాపతయే మూలాయ చరన్ నిరవపద్. తతో వై స మూలం ప్రజామవిందత మూలగం హవై ప్రజాం విందతే. య ఏతేన హవిషా యజతే య ఉచైన దేవం వేద సోత్ర జుహోతి. ప్రజాపతయే స్వాహ మూలాయ స్వాహ. ప్రజాయే స్వాహేతి. ఆపో వా అకామయంత సముద్రం కామమభిజయేమేతి. తా ఏతమధ్యోషాఢాభ్యశ్చరన్ నిరవపన్. తతో వైతాః సముద్రం కామమభ్యజయన్. సముద్రగం హవై కామమభిజయతి. య ఏతేన హవిషా యజతే య ఉచైన దేవం వేద సోత్ర జుహోతి. అభ్య స్వాహ షాఢాభ్య స్వాహ. సముద్రాయ స్వాహ కామాయ స్వాహ. అభిజిత్యై స్వాహేతి. విశ్వే వై దేవా అకామయంత అనపజయ్యం జయేమేతి. తయేతం విశ్వేభ్యో దేవేభ్యో షాఢాభ్యశ్చరం నిరవపన్. తరో వైతేనపజయ్యమజయన్. అనపజయ్యగుం హవై జయతి. య ఏతేన హవిషా యజతే య ఉచైన దేవం వేద సోత్ర జుహోతి. విశ్వేభ్యో దేవేభ్య స్వాహ షాఢాభ్య స్వాహ. అనపజయ్యాయ స్వాహాజిత్యై స్వాహేతి. బ్రహ్మ వా అకామయత బ్రహ్మలోకమభిజయేయమితి. తదేతం బ్రహ్మణేభిజితే చరుం నిరవపత్. తతో వై తద్బ్రహ్మలోకమభ్యజయత్. బ్రహ్మలోకగుం హవా అభిజయతి. య ఏతేన హవిషా యజతే య ఉచైన దేవం వేద సోత్ర జుహోతి. బ్రహ్మణే స్వాహాభిజితే స్వాహ. బ్రహ్మలోకాయ స్వాహాభిజిత్యే స్వాహేతి. విష్ణుర్వా అకామయత పుణ్యగశ్లోకగం శృణ్వీయ. నమా పాపీ కీర్తిరాగచ్చేదితి. స ఏతం విష్ణవే శ్రోణాయై పురోడాశంత్రికపాలం నిరవపత్. తతో వై స పుణ్యగశ్లోకమశృణుత. నైనం పాపీ కీర్తిరాగచ్చత్. పుణ్యగం హవై శ్లోకగం శృణుతే. నైనం పాపీ కీర్తిరాగచ్చతి. య ఏతేన హవిషా యజతే యౌచైన దేవం వేద సోత్ర జుహోతి. విష్ణవే స్వాహ శ్రోణాయై స్వాహ. శ్లోకాయ స్వాహ శ్రుతాయ స్వాహేతి. అసవో వా అకామయంత అగ్రం దేవతానాం పరీయామేతి. తయేతం వసుభ్య శ్రవిష్ఠాభ్య పురోడాసమష్టాకపాలం నిరవపన్. తతో వైతేగ్రం దేవతానాం పర్యాయన్. అగ్రగం హవై సమానానాం పర్యేతి. య ఏతేన హవిషా యజతే య ఉచైన దేవం వేద సోత్ర జుహోతి. వసుభ్య స్వాహ శ్రవిష్ఠాభ్య స్వాహ. అగ్రాయ స్వాహ పరీత్యై స్వాహేతి. ఇంద్రో వా అకామయత దృఢోశిథిలస్యామితి. సయేతం వరుణాయ శతభిషజే భేషజేభ్యః పురోడాశం దశకపాలం నిరపపత్ కృష్ణానాం వ్రీహీణాం తతో వై స దృఢో శిథిలో భవత్ దృఢో హవా అశిథిలో భవతి య ఏతేన హమిషా యజతే యగుచైన దేవం వేద సోత్ర జుహోతి వరుణాయ స్వాహ శతభిషజే స్వాహ భేషజేభ్య స్వాహేతి అజో వా ఏకపాదకామయత తేజస్వీ బ్రహ్మవర్చసీ స్యామితి సజేతమజాయైకపదే ప్రాష్ఠపదేభ్యశ్చరన్ నిరపపత్ తతో వై స తేజస్వీ బ్రహ్మవర్చస్య భవత్ తేజస్వీ హవై బ్రహ్మవర్చసీ భవతి ఏతేన హవిషా యజతే య ఉచైన దేవం వేద సోత్ర జుహోతి అజాయైకపదే స్వాహ ప్రోష్ఠపదేభ్య స్వాహ తేజసే స్వాహ బ్రహ్మవర్చసాయ స్వాహేతి అహిర్వై బుద్ధ్యో కామయత ఇమాం ప్రతిష్టాం విందేయేతి సయేతమహజే బుద్ధ్యాయ ప్రోష్ఠపదేభ్యః పురోడాశం భూమికపాలం నిరపపత్ తతో వై స ఇమాం ప్రతిష్టామవిందత ఇమాగుం హవై ప్రతిష్టాం విందతే య ఏతేన హవిషా యజతే యగుచైన దేవం వేద సోత్ర జుహోతి అహజే బుద్ధ్యాయ స్వాహ ప్రోష్ఠపదేభ్య స్వాహ ప్రతిష్టాయై స్వాహేతి పూషా వా అకామయత పశుమాం స్యామితి సయేతం పూష్ణేరేవత్యై చరుం నిరపపత్ తతో వై స పశుమానభవత్ పశుమాన్ హవై భవతి య ఏతేన హవిషా యజతే య ఉచైన దేవం వేద సోత్ర జుహోతి ఊష్ణే స్వాహ రేవత్యై స్వాహ పశుభ్య స్వాహేతి అశ్వినౌ వా అకామయేతాం శ్రోత్రస్వినావబధిరో స్యావేతి తావేతమశ్విభ్యామశ్వయుభ్యాం పురోడాశం ద్వికపాలం నిరవపతాం తతో వైతౌ శ్రోత్రస్వినావబధిరా భవతాం శ్రోత్రస్వీ హవా అవధిరో భవతి య ఏతేన హవిషా యజతే య ఉచైన దేవం వేద సోత్ర జుహోతి అశ్వభ్యాగస్వాహాశ్వయుభ్యాగస్వాహ శ్రోత్రాజస్వాహ శ్రుత్యై స్వాహేతి యమో వా అకామయత పితృణాగుం రాజ్యమభిజయేయమితి సయేతం యమాజాపభరణేభ్యశ్చరం నిరపపత్ తతో వై స పితృణాగుం రాజ్యమభ్యజయత్ సమానానాగుం హవై రాజ్యమభిజయతి య ఏతేన హవిషా యజతే యౌచైన దేవం వేద సోత్ర జుహోతి యమాయ స్వాహాపభరణేభ్య స్వాహ రాజ్యాయ స్వాహాభిజిత్యై స్వాహేతి అథైతదమావాస్యాజ్యం నిర్భవతి కామో వా అమావాస్యా కామ ఆజ్యం కామేనైవ కామకం సమర్థయతి క్షిప్రమేణ కంసకామ ఉపనమతి యేన కామేన యజతే సోత్ర జుహోతి అమావాస్యాయై స్వాహ కామాయ స్వాహాగత్యై స్వాహేతి చంద్రమా వా అకామయత అహోరాత్రానర్ధమాసాన్మాసాన్ ఋతోన్ సంవత్సరమాప్త్వా చంద్రమసస్సాయుజ్యకం సలోకతామాప్నుయామితి స ఏతం చంద్రమసే ప్రతిదృశ్యాయై పురోడాశం పంచదశకపాలం నిరపపత్ తతో వైసోహోరాత్రానర్ధమాసాన్మాసానృతోన్ సంవత్సరమాప్త్వా చంద్రమసస్సాయుజ్యకం సలోకతామాప్నోత్ అహోరాత్రాన్ హవ అర్ధమాసాన్మాసానృతోన్ సంవత్సరమాప్త్వా చంద్రమసస్సాయుజ్యకం సలోకతామాప్నోతి య ఏతేన హవిషా యజతే య ఉచైన దేవం వేద సోత్ర జుహోతి చంద్రమసే స్వాహ ప్రతిదృశ్యాయై స్వాహ అహోరాత్రేభ్య స్వాహ అర్ధమాసేభ్య స్వాహ మాసేభ్య స్వాహర్తభ్య స్వాహ సంవత్సరాయ స్వాహేతి